గాహోవాజేతత్సత్రమాసతా శృంగాః సతీ శృంగాణి నో జాయంతాదితి కామేన తాసాం దశమాసా నిషణ్ణా ఆసన్నథ శృంగాహాణ్యజాయంత తా ఉదతిష్ఠన్నరాత్స్మేత్యథయాసాన్మా జాయంత తాః సంవత్సరమాప్తోదతిష్ఠన్నరాత్స్మేధియాసాంచాజాయంతయాసాహాంచనతా ఉభదేరుదతిష్ఠన్నరా స్మేతి గో సత్రం వైతం వత్సరో యదేవం విద్వాగుంస సంవత్సరముపయంత్యుర్ధ్రువంత్యేవ తస్మాత్తో పరావారుషికౌమాసౌ వర్త్వాచరది సత్రాభిజితగ్గిహ్యస్తే తస్మాత్ సంవత్సర సదో యత్కించ గృహే క్రియతే తదాప్తమవరుద్ధమభిహితం గృహతే సముద్రం వాజేతే ప్రప్లవంతే సంవత్సరముపయంతి యో వై సముద్ర పారన్న పశ్యతి న వై సతముదేతి సంవత్సరో వై సముద్రస్తారతి రాత్రౌ యదేవం విద్వాగుంసః సంవత్సరముపయంతి మార్తాదేవోదృశం గచ్చంతీయం వై పూర్వోదిరాత్రో సాముత్తరో మనః పూర్వో వాగుత్తరః ప్రాణః పూర్వో పానవుత్తరః ప్రరోధనం పూర్వ ఉదయనముత్తరో జ్యోతిష్మోదయ ్రోతి జ్యోతిరేకపురస్వర్గస్వర్గస్ముఖ్యాత్తి చతుర్విగుంశ ప్రాగణీయో భవతి చతుర్విగుంశతిరర్ధమాసా సంవత్సర ప్రజంత దేవ సంవత్సరే ప్రతిష్టంతి తస్య త్రీణి చ శతాని షష్ఠిశ్చ స్తోత్రియాస్తావదే సంవత్సరస్య రాత్రజ ఉభే దేవ సంవత్సరస్య భూవే ఆప్నువంతి చే సగ్స్థిత్యా అరిష్ట్యా ఉత్తరైరహోభిశ్చరంది షడః భవంతి షడ్వా సంవత్సర ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్ఠంతి గౌశ్చాయుష్ట మధ్యతస్తోమౌ భవతః సంవత్సరస్యైవ తన్విషణం మధ్యతో దధతి ప్రజననాయ జ్యోతిరభితో భవతి విమోచనమేవ తచ్ఛందాగస్త్యేవ తద్విమోకం గంత్యథో ఉభయతో జ్యోతిషైవ షడహేమ సువర్గం గోపింగం బ్రహ్మవాదినో వదంత్యాసతేకేన గంతీతి దేవదానేన పచేతి బ్రూయాచ్ఛందాగింసి వై దేవదానః పంచా గాయత్రీ త్రిష్టుర్జగతి జ్యోతిర్వై గాయత్రీ గౌ స్త్రిష్టు గాయజ్జగతి యదేతే స్తోమా భవంతి దేవదానేనైవ తత్పథాయంతి సమానగం సామ భవతి దేవలోకో వై సామ దేవలోకా దేవనయంత్యన్యా అన్యా ఋచో భవంతి మనుష్యలోకో వా ఋచో మనుష్యలోకా దేవాన్యమన్యం దేవలోకమభ్యారోహంతో యంత్యభివర్తో బ్రహ్మ సామం భవతి సువర్గస్య లోకస్యాభివృత్యా అభిజిద్భవతి సువర్గస్య లోకస్యాభిజిత్యై విశ్వజిద్భవతి విశ్వస్యజిత్యై మాసి మాసి పృష్ఠాన్యుపగంది మాసి మాస్యగ్రాహ్యాగృహ్యంతే మాసి మాస్యేవ వీర్యం దధతి మాసాం ప్రతిష్ఠిత్యా ఉపదిష్టాన్మాసాం పృష్ఠాన్యుపజంతి తస్మాదుపదిష్టా దోషతరః ఫలం గృహ్ణంతి గావో వాజేతత్సత్రమాసతా శృంగాః సతే శృంగాణి శిశాసంతే స్తాసాం దశమాసా నిషణ్ణా ఆసన్నథ శృంగాణ్యజాయంతత అబ్రువన్మరాత్స్మోత్తిష్ఠామావతం కామమరుత్స్మహిలేన కామేనన్యషతామేతి తాసాముత్వా అబ్రువన్నర్ధా వాజావతేర్వాసా మహాదేవేమౌ ద్వాదశౌ మాసౌ సంవత్సరం ్యోత్తిష్టామేతి ద్వాదశే మాసి శృంగాణి ప్రావర్తం శ్రద్ధయా వా శ్రద్ధయా వాతాయిమాయాస్తు పరా ఉభయ్యో వావతనయాశ్చ శృంగాణ్యసంగణయాశ్చోర్జమవారుంధతధ్నోదశసు మాసో తిష్టం రుధ్నోది ద్వాదశ సుజేవం వేద పదేన ఖలు వాజేతేయంతి విందతి ఖలు వై పదేన యంత ద్వారేతృద్ధమయనం తస్మాదేతద్ గోసనీ ప్రథమే మాసి వృష్టాన్యుపయంది మధ్యమ ఉపయంత్యుత్తమ ఉపయంది తదాహుర్యాం వై త్రిరేకస్యాన్న ఉపసేదంది దహ్రం వై సాపరాభ్యాం దోహాభ్యాం గృహే చకుత సాధోక్ష్యదేయాన్ ద్వాదశ కృత్వ ఉపసేదంతేతి సంవత్సరం సంపాద్యోత్తమే మాసి సవిత్పృష్టాన్యుపేయస్తద్యజమానాయజ్ఞం పశోమవరుంధ సముద్రం వాజేతేన పారమపారం ప్రప్లవంతే సంవత్సరముపయంతి యద్బృహద్రథంతరే సముద్రస్య ప్లవమన్వర్జేయుస్తాదిక్తదనుత్సర్గం బృహద్రథంతరాభ్యామిత్వా ప్రతిష్టాం గచ్చంతి సర్వేభ్యో వై కామేభ్యః సంధిర్దృహే తద్యజమానాః సర్వాన్ కామానవరుంధతే సమాన్యరుచో భవంతి మనుష్యలోకో మా రుచో మనుష్యలోకా దేవనయంత్యన్యదన్యత్సామ భవతి దేవలోకో వై సామ దేవలోకా దేవాన్యమన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంతోయంతి జగతీమద్ర ఉపజంతి జగతీం వై ఛందాగంసి ప్రత్యవరోహం జాగ్రహణం గ్రహా బృహత్ పృష్ఠాని త్రయస్త్రిగుంశగ్రస్తోమాస్తస్మాజ్యాజాగుం సంగణీయాన్ విశ్వాన్యేవతేన కర్మాణ యజమాన అవరుంధత ఆదిత్యో గృహ్యత ఇయం వా అదితిరస్యామేవ ప్రతిష్ఠంత్యన్యోన్యో గృహ్యేతే మిథునత్వాయ ప్రజాత్యావాంతరం వై దశరాత్రేణ ప్రజాపతి ప్రజా అసృజత యద్దశరాత్రో భవతి ప్రజా ఏవ తద్యజమానా సృజంత చేతాగుం హవా ఉదం కశౌర్బాయన సత్రస్యర్థిమువాచయద్దశరాత్రో భవతి సత్రస్యధ్యాసోయదేవోర్వేష్ సువినోమ క్రియతే తస్యైవేషా శాంతిః యది సోమౌ సకంసుతౌ స్యాతాం మహతిరాత్రియే ప్రాతరణు వాగముపాతుర్యాత్పూర్వోవాజం పూర్వో దేవతాః పూర్వశ్చందాగుంశ్యరంతేరుషణ్వతీం ప్రతిపదం కుర్యాత్ ప్రాతస్సవనా దేవైషామింద్రం వృంతేథో ఖల్వాహుః సవనముఖే సవనముఖే కార్యేది సవనముఖాత్ సవనముఖా దేవైషామింద్రం వృంతే సంవేశాయోపవేశాయగా త్రియా సృష్టుభో జగత్యా అనుష్టుభః పంక్త్యా అభిభూత్యై స్వాహా ఛందాగం శివై సంవేశ ఉపవేశ్చందోభిరేవైషాన్ ఛందాగం శివృంతే స జనీరగుం సస్యం విహవ్యగం సస్యమగస్త్యస్య గజా సుధీరగుం సస్యమేతావద్వా అస్తి గావదేతద్యావదేవాస్తి తదేవాం వృంతే యది ప్రాతః స వనే కలశో దీర్జేతవేష్ణవేషు వీరణయద్వైయజ్ఞస్యాతిరిచ్యతే విష్ణుం తచ్చిరిష్టమభ్యతిరిచ్యతే తద్విష్ణుశ్చిరిష్టోతిరిక్తయేవాతిరిక్తం దధాత్యథో అతిరిక్తేనైవాతిరిక్తమాప్త్వావరుంధతే యది మధ్యం దినే దీర్యేతవషట్కారనిధనగుంసామగురుజుర్వషట్కారో వై యజ్ఞస్య ప్రతిష్ఠా ప్రతిష్ఠామేవైన గమయంతి యది తృతీయసమన ఏతదేవ షడహైర్మాసాన్ సంపాద్యా హరుత్సజంతి షడహైర్హి మాసాన్ సంపశ్యంత్యర్థమాసేర్మాసాన్ సంపాద్యా హరుత్సజంత్యర్థమాసేర్హి మాసాన్ సంపశ్యంత్యమావాస్యజామాసాన్ సంపాద్యా హరుత్సజంత్యమావాస్యజాహి మాసాన్ సంపశ్యంతి పౌర్ణమాస్యామాసాన్ సంపాద్యా హరుత్సజంతి పౌర్ణ సంపశ్యంతి యో వై పూర్ణా సింఛతి పరాససించది యః పూర్ణా దుదచతి ప్రాణమస్మిన్ సదాతి యత్పౌర్ణమాస్యామాసాన్ సంపాద్యాః సృజంతి సంవత్సరాదేవ తత్ప్రాణం దధతి తదను సత్రిణః ప్రాణంతి యదహర్ణో సృజేజుర్యథాదితిరుపనద్ధోరివదత్యేవం సంవత్సరో విపతేదార్తిమాచ్ఛేజుర్యత్ పౌర్ణమాస్యామాసాన్ సంపాద్యా హరుత్సృజంతి సంవత్సరాదేవ తదుదానం దధతి తదను సత్రిణముదనంతి నాతిమాచ్ఛంతి పూర్ణమాసే వై దేవానాగుం సుతో పౌర్ణమాస్యామాసాన్ సంపాద్యాహర సృజంతి దేవానామేవ తద్యజ్ఞేన యజ్ఞం ప్రత్యవరోహంతి వివాదే తద్యజ్ఞం ఛిందంతి యక్షరహసం తథగుంసంతమథాహర సృజంతి ప్రజాపత్యం పశుమానభందే ప్రజాపతి సర్వా దేవతా దేవతాభిరేవ యజ్ఞకం సంతం వంతి యంతి వాదేతే సవనాద్యేహరు సృజంతి దురేదం ఖలు వాదేతత్సవనం యత్సాహం నాయ్యం యత్సాహం నాయ్యం భవతి తేనైవ సవనాన్నయంతి సమబహూయ భక్షయంత్యేతత్సమపీతాహ్యేతరిహి యథాయతనం వాదేతేషాగుం సవనభాజో దేవతా గచ్చంతి దేహరు సృజంత్యము సవనం పురోడాశాన్నిర్వహంతి యథాయతనా దేవ సవనభాజో దేవత అవరుంధతేష్టాగపాలాన్ రాతః సవన ఏకాదశ గపాలాన్ మాధ్యందినే సవనే ద్వాదశ గపాలాగస్త్రిదీన సవనే ఛందాగస్త్యేవాప్త్మావరుంధతే వైశ్వదేవం చలంద్రదేన సవనే నిర్వహంతి వైశ్వదేవం వేదదేన సవనం తేనైవ తదేన సవనాన్నయంతి ఉత్సృజ్య ్రహ్మవాదినస్తద్వాహురుత్సృజ్యమేత్యమాభాస్యాజాంజవోర్ణమాస్యాంచోత్సృజ్యమిత్యాహురేజేహియజ్ఞం వహతయుదితేవామనోత్సృజ్యేత్యాహృజేవాంతరయజ్ఞం భేజాతేజిజాప్రథమాప్రథమాజ్యమిత్యాహురేషవేమాసోభిషరజిదినాదిష్టముత్సృజగర్యదాదిష్టముత్సృజర్యాదృశే పునఃపరిజాప్లావే మధ్య షడహస్య సంపద్యేదషేర్మాసాహన్ సంపాద్యయత్సప్తమహస్తస్మిన్నుత్సృజస్తదగ్నదేవ సుమదే రోడాసమష్టాగపాలం నిర్వదేజురైంద్రం దధేంద్రాజమరుత్వదేవరోడాసమేకాదశగపాలం వైశ్వదేవం ద్వాదశగపాలమగ్నేర్వేవ సుమదః ప్రాతస్సవనయ్యదగ్నదేవ సుమదేవ రోడాసమష్టాగపాలం నిర్వపంతి దేవతామేవ తద్భాగినీ కుర్వంతి సవనమష్టాభిర్వయంతియదైంద్రందేంద్రమేవేయాన్మచ్చ్యావయంతేంద్రస్య వై మరుత్వతో మాధ్యంతి నగుం సవనయ్యదింద్రాయ మరుత్వదేవరోడాశమేకాదశగపాలం నిర్వపంతి దేవతామేవ తద్భాగినీ కుర్వంతి సవనమేకాదశభిర్వయంతి విశ్వేషాం వై దేవానామృభుమతాః నృదేకసవనయ్యద్వైష్వదేవం ద్వాదశగపాలం నిర్వపంతి దేవత ఏవ తద్భాగినీ కుర్వంతి సవనం ద్వాదశ నిర్వహంతి ప్రజాపత్యం పశుమాలభంతే యజ్ఞో వై ప్రజాపతిర్యజ్ఞస్యానను సర్గాయాభివర్తయిత షణ్మాసో బ్రహ్మ సామం భవతి బ్రహ్మ వా అభివర్త్వా బ్రహ్మణైవ తత్సువర్గం లోకమభివర్తయంతో యంతి ప్రతికూలమివ హీతస్సు వర్గో లోక ఇంద్రక్రతుం నాభరమితా పుత్రేభ్యో యథా శిక్షాణో అస్మిన్ పురుహోదయామిని జీవా జ్యోతిరజీమహేత్యముత ఆయతాగం షణ్మాసో బ్రహ్మ సామం భవత్యయం వై లోకో జ్యోతిః ప్రజా జ్యోతిరిమమేవ తల్లోకం పశ్యం తోధివదంత ఆయంతి దేవానాం వా అంతం జగ్ముషామింద్రియం వీర్యమపాక్రామత్తక్రోశేణావారుంధత తత్క్రోశస్య క్రోశత్వై గత్క్రోశేణ చాత్వాలస్యాంతే స్తుమంతి యజ్ఞస్యైవాంతం గత్వేంద్రియం వీర్యమవరుంధతే సత్రస్యర్ధ్యాహరణీయస్యాంతే స్తువంతగ్నిమేవోపద్రష్టారం గ్రేత్వర్ధ్యముపయంతి ప్రజాపతేర్హృదయేన వ్యర్థానేందస్తు ేవాస్యంది శ్లోకేన పురస్తాచ్చదసస్తు వంతిను శ్లోకేన పశ్చాద్యజ్ఞశ్రీవాంతం గత్వా శ్లోకభాజో భవంతి నవభిరధ్వర్యుర్గ్వాజతి నవ వై పురుషే ప్రాణాః ప్రాణానేవ యజమానేషు దధాతి సర్వా ఐంద్రియో భవంతి ప్రాణేష్వేవేంద్రియం దధత్య ప్రతిహృతాభిరుద్గాయతి తస్మాత్ పురుషస్ సర్వాహాన్యన్యాని శీర్ష్మాంగాని ప్రత్యశిరేంద్రియమేవాంధతే సప్తదశం బృహదన్మాజ్యాథోప్రైవతేన జాగంతలేక విగుంశం భద్రం ద్విపదాసు ప్రతిష్ఠిత్యై పద్మయ ఉపగాయంతి మిథునత్వాయ ప్రజాచే ప్రజాపతి ప్రజా అసృజత సో కామయతాసామహగం రాజ్యం పరీగామి జితాసాగం రాజనేనైవ రాజ్యం పర్యే తద్రాజనస్య రాజనత్వం యద్రాజనం భవతి ప్రజానామేవ తద్యజమానా రాజ్యం పరిగంది పంచ విగుంశం భవతి ప్రజాపతేనాప్తే పంచభిస్తిష్ఠంతస్తు వంతి దేవలోకమేవాభిజయంతి పంచభిరాసీనామనుష్య లోకమేవాభిజయంతి దశ సంపద్యంతే దశాక్షరా విరాడన్నం విరాడ్ విరాజైవాన్నాద్యమవరుంధతే పంచధా వినిషద్యస్తు వంతి పంచ దిశో దిక్షేర ప్రతిష్ఠంత్యేకైకయాస్తు తజా సమాయంతి దిగ్భ్య దేవాన్నాద్యగుం సంభరంతి వాహిరుద్గాతోర్గాయతి దిగ్భ్య దేవాన్నాద్యగుం సంభృత్యతే చ ఆత్మన్ దధతే తస్మాదేకః ప్రాణః సర్వాణ్యంగాహాన్యవత్యథో యథా సువర్ణ ఉత్పతిష్యన్ చిర ఉత్తమం కురుత ఏవమేవ తద్యజమానాః ప్రజానాముత్తమా భవంత్యా సందీముద్గాతారోహతి సామ్రాజ్యమేవ గచ్ఛంతి ప్లేంఖగం హోదానాగస్యైవ పృష్ఠగం రోహంతి గోర్చావద్ధ్వర్యుర్బ్రధ్నస్యైవ పృష్ఠపం గచ్ఛంత్యేతావంతో వై దేవలోకాస్తేష్వేవ యథా పూర్వం ప్రతిష్ఠంత్యథో ఆక్రమణమేవ తత్సేతుం యజమానాః కుర్వతే సువర్గస్య లోకస్య సమష్ట్యై అర్క్యేణ వై సహస్రశః ప్రజాపతి ప్రజా అసృజ తదాద్దైలాహందేనేరాంలోతామవారుంధయదర్క్యం భవతి ప్రజాదేవ తద్యజమానాసృజంతజిలాహందం భవతి ప్రజాభ్యదేవ సృష్టాభ్య ఇరాంలోతామవరుంధతే తస్మాద్యాగం సమాగం సత్రగం సమృద్ధం క్షోధుకాస్తాగం సమాహం ప్రజాజషగృహ్యా సామోర్జమాజతేజాగం సమాంజర్థమక్షోధుకాస్త సామ్యమోర్జమాజతరముత్క్రోదం కుర్వతే యథా బంధాన్ముచానాముత్క్రోదం కుర్వత ఏవమేవ తద్యజమానాదేవ బంధాన్ముచానాముత్క్రోదం కుర్వత యషమోర్జమాత్మం దధానావాణః శతదం దుర్భవతి సదాయుః పురుషశ్చతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రజతిష్ఠం యాజింధావన్యనభిజితస్య విజిత్యేదుం దుభేన్ సమాఘ్రంతి పరమావా ్యాదుభౌ పరమామేవ వాచమవరుంధతే భూమిదుందుభిమాఘ్నంది దేవేనాం వాక్ ప్రవిష్టా తామేవాపరుంధతే థోదిమామేవ జయంతి సర్వా వాచో వదంతి సర్వాసాం వాచామవరుధ్యా ఆద్రేచం మన్యాగచ్చే ఇంద్రియస్యావరుధ్యా ఆణ్యక్రోశతి ప్రాణ్యశంసతి జాక్రోశతి పునాత్యేవైనాంశయః ప్రశంసతి భూతేష్వేవాన్ ృతం జవాతం చ పూర్వైర్మాసైరవరుంధతే యద్ధూతేం సామాని భవంతి మిథునాద్యే సంవత్సరముపయంత్యంతర్వేది మిథునౌ సంభవతస్తే నైవ మిథునాన్నయంతి చర్మావభిందంతి పాప్మానమేవైషామవభిందంతి మా పరాత్సేర్మాదివ్యాత్సేరిద్యాహతం ప్రత్యే వైషాం పాప్మానమవభిందంతి కుంభానధి నిధాయ దాస్యో మానజ్జాలీయం పరిణృత్యంతి పదోని ఘదేరిదం మధుంగాయం చ మధువై దేవానాహం పరమమన్నాద్యం పరమమేవాన్నాద్యమవరుంధతే పదోని ఘ్నంతి మహీయామేవైషు దధతి పృథివిజయ స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహా సంప్లోష్యతే స్వాహా సంప్లవమానాయ స్వాహా సంప్లుతాయ స్వాహా మేఘాయిష్యతే స్వాహా మేఘాయతే స్వాహా మేఘితాయ స్వాహా మేఘాయ స్వాహా నిహారాయ స్వాహా నిహాగాయ స్వాహా ప్రాసచాయ స్వాహా ప్రజవాగాయ స్వాహా విద్యోదిష్యతే స్వాహా విద్యోతమానాయ స్వాహా సంవిద్యోత స్వాహమానాయ స్వాహాస్తనయిష్యత స్వాహాస్తనయత స్వాహోగ్రగ్రస్తనయత స్వాహావరిషిష్యత స్వాహావర్షత స్వాహాభివర్షత స్వాహాపరివర్షత స్వాహాసంవర్షత స్వాహానువర్షత స్వాహాశీకాలిష్యత స్వాహాశీకాయత స్వాహాశీకాయ స్వాహాప్రోషిష్యత స్వాహాపరిపృష్ణత స్వాహోగృహేష్యత స్వాహోగ్రహ్ణత స్వాహోగృహీతాయ స్వాహావిప్లోష్యత స్వాహావిప్లవమానాయ స్వాహావిప్లుతాయ స్వాహాదంశ్యత స్వాహాదపత స్వాహోగ్రమాదపత స్వాహర్భ్య స్వాహాయజుర్భ్య స్వాహ సోమభ్య స్వాహాంగిరాభ్య స్వాహ వ్యజేభ్య స్వాహాగాథాభ్య స్వాహానాశుంసేభ్య స్వాహైభ్యేభ్య స్వాహ సర్వస్మై స్వాహ దత్వరే స్వాహా దంతకాయ స్వాహా ప్రాణినే స్వాహా ప్రాణాయ స్వాహా ముఖవతే స్వాహా ముఖాయ స్వాహా నాసికవతే స్వాహా నాసికాయ స్వాహా క్షంపతే స్వాహా నక్షికాయ స్వాహా కర్ణినే స్వాహా కర్ణకాయ స్వాహా శీర్షంపతే స్వాహా శీర్షకాయ స్వాహా పద్మతే స్వాహా పాదకాయ స్వాహా ప్రాణతే స్వాహా ప్రాణతే స్వాహా వదతే స్వాహా వదతే స్వాహా పశ్యతే స్వాహా పశ్యతే స్వాహా శృణ్వతే స్వాహా శృణ్వతే స్వాహా మనస్వినే స్వాహా మనసే స్వాహా రేతస్మినే స్వాహా రేతస్కాయ స్వాహా ప్రజాభ్య స్వాహా ప్రజనమాయ స్వాహా లోమవతే స్వాహా లోమకాయ స్వాహా ప్రజే స్వాహా త్వక్కాయ స్వాహా చర్మన్వతే స్వాహా చర్మకాయ స్వాహా లోహితవతే స్వాహా లోహితాయ స్వాహా మాగుం సన్వతే స్వాహా మాగుంసకాయ స్వాహా స్నావభ్య స్వాహా స్నావకాయ స్వాహా స్థన్వతే స్వాహా నస్థికాయ స్వాహా మజ్జన్వతే స్వాహా మజ్జకాయ స్వాహాంగినే స్వాహా నంగాయ స్వాహాత్మనే స్వాహానాత్మనే స్వాహా సర్వస్మై స్వాహా కస్వాగమద్యసత్వాజునక్వష్ణస్వాజునక్వస్యజ్ఞస్యర్థ్యైవహ్యగుంసన్నత్యా అముష్మైకామాయానుసేత్వా ప్రాణాయత్వా బాణాయత్వా ధ్యానాయత్వా విదృష్టేత్వా రయ్యేత్వా రాధసేత్వా ఘోషాయత్వా పోషాయత్వా రాఘోషాయత్వా ప్రచ్యుత్యేత్వా అగ్నేకాగత్రాగత్రయోధేరాసంతరాజవాసంతాయాష్టాకపాలయంద్రాయత్రయేష్టుభాజ పంచదశాజపాదహపాలగ్రేష్మాదేకాదశకపాదో విశ్వేభ్యో దేవేభ్యో జాగతేభ్యః సప్తదశేభ్యో వైరూరేభ్యో వారుషికేభ్యో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యామేకవిగుంసాభ్యాం వైరాజాభ్యాగుంసా ం వయస్యా బృహస్పతాయత్రిణవాయసాయ హైమంతికాయ సరుస్సమిత్ర ఆదిఛందసాయ త్రయస్త్రిగుంసాయ నైవతాయ శేషిరాయ ద్వాదశకపాలోరిత్యై విష్ణుపత్న్యై చరురగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలోనుమత్యై చరుఃకాయ ఏకకపాలః యో వా అగ్నావగ్నిః ప్రహృయతేజస్త సోమో రాజాతయో దేశ ఆతిచ్ఛంగదగ్నిశో వీరో శైష రుద్రోయశ్చీయతే యత్సంచితేగ్నా వేతాని హవేగం శన నిర్వపే దేశ దేవ రుద్రోషాంతముపోత్థాయ ప్రజాం పశూన యజమానస్యాభిమన్యేత యత్సంచితేగ్నా వేతాని హవేగం శ నిర్వపతి భాగధేయే నైవైన గుంశమయతి నాస్య రుద్రోషాః ంతముపోత్థాయ ప్రజాం పశూనభిమన్యతే దశ హవేగుంషి భవంతి నవ వై పురుషే ప్రాణాభిర్దశమే ప్రాణానేవ యజమానే దశాత్యథో దశాః క్షదా విరాడన్నం విరాట్ విరాజ్యేవాన్నాద్యే ప్రతిష్ఠత్రిదుర్వాదేకఛందోభిస్తోమైః పృష్ఠైశ్చ గవ్యగిత్యాహృయదేతాని హవేగుంషి నిర్వపత్రిభిరేవైనం ఛందోభిస్తోమైః అగ్నేః పృష్ఠైశ్చిను తేజసృషువాణేనాభిజిత్యాదిత్యాహృయజేతాని హవేగుంశ నిర్వపది దిశామభిజిత్యా ఏతజా వా ఇంద్రం దేవా అయాచయన్ తస్మాదింద్రసవజేతయా మను మనుష్యాస్తస్మానసవోచేంద్రో దేవానామనుష్యానామేవం భవతి గజేవం విద్వానేతజేష్ట్యాజతే దిగ్వతీ పురోనువాక్యా భవంతి సర్వాసాం దిశామభిజిత్యే యః ప్రాణతో నిమిషతో మహిత్వై కలిద్రాజా జగతో బభూవ యీశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ ఉపజామగృహేదాశ ప్రజాపతజే త్వాజుష్టం గృహ్ణామిదశ్చ వేద్యోర్మహిమా నక్షత్రాణి రూపమాదిత్యస్తే తేజస్తస్మై త్వామహిమ్నే ప్రజాపతజే స్వాహా యాత్మరాపనతాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషయ్యస్య దేవాః యస్య ఛాయామృతయ్యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ ఉపజామగృహేదాశ ప్రజాపతజే త్వాజుష్టం గృహ్ణామిదశ్చ తే పృథివీ మహిమౌషధజో వనస్పతజో రూపమగ్నిస్తే తేజస్తస్మై త్వామహిమ్నే ప్రజాపతజే స్వాహా ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్తసీ జాయతామాస్మిన్ రాష్ట్రే రాజన్యూరో మహారథో జాయతాం దోగ్ధేనుర్వోఢా నడ్వానాసు సత్యస్పురంధిర్యోషా జిష్ణోరశేష్ఠా సభేజోయువాస్యజమానస్ వీరో జాయతాన్ నికామే నికామేన పర్జన్యో పరిషదు భరిణ్యో నగోషధయః పచ్యంతాయోగక్షేమో కల్పదా ఆక్రాణే వాజే పృథివీ మగ్నియుజమగృత వాజ్యర్వాక్రాణే వాజ్యంతరిక్షం వాజయ్యుజమగృత వాజ్యర్వాజ్యాం వాజ్యాక్రగస్తయ్యుజమగృత వాజ్యర్వాగ్నిస్తే వాజునయుంగమత్వారభే స్వస్తి మా సంపారయ వాజుస్తే వాజునయుంగమత్వారభే స్వస్తి మా సంపారయాదిత్యస్తే వాజునయుంగమత్వారభే స్వస్తి మా సంపారయ ప్రాణధిగసి ప్రాణం మే దృగం హవ్యానధిగసి వ్యానం మే దృగం భావానధిగస్ పానం మే దృగం హక్షురసి చక్షుర్మయిధే శ్రోత్రమసి శ్రోత్రం మదిధే హ్యాయురస్యాయుర్మయిధేహి జగ్నిబీజం వష్టా పర్జన్యః పక్వా సస్యగుంసి పిప్పలా ఓషధయస్మధితరణేదగుం సోమసధనోహ్యస్మధ్యక్షమంతలక్షగుంసు పావః పవమానస్తోపస్థానాద్యో శివమసోదపనిజసామోర్వమహోరాత్రే పంచదశి నోర్ధమాసాస్తుంసి నో మాసా గ్లబ్దారితవ శాంతః సంవత్సరః ఆగ్నేయోష్టాకపాల సౌమ్యశ్చరుస్సామిత్రోష్టాకపాల పౌష్ణశ్చరు రౌద్రశ్చరురగ్నరే వైశ్వా నరాజ ద్వాదశకపాలో మృగాఖరే దినాగచ్చేదగ్నజే గుంభోము చేష్టాకపాల శౌర్యం పయో వాయవ్య ఆజ్య భాగః అగ్నరేగుం హోము చేష్టాకపాల ఇంద్రాయాగుం హోము చ ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యామా గోముభ్యాంబయస్యా వాయో సావిత్ర ఆ గోముభ్యాం చదురశ్మిభ్యామా గోముభ్యాం ధానామరుద్భరే నోముభ్యః సప్తకపాలో విశ్వేభ్యో దేవేభ్యే నోముభ్యో ద్వాదశకపాలో నుమత్తే చదురగ్నదేవైశ్వానర ద్వాదశకపాలోద్యా వా పృథివీభ్యామగుం హోముభ్యాన్వికపాల అగ్నజే సమనమత్పృథివ్యై సమనమద్యథాగ్న్యః పృథివ్యా సమనమదేవం మహ్యం భద్రాః సన్నతయః సన్నమంతు వాయవే సమనమదంతరిక్షాజ సమనమద్యథా వాయురంతరిక్షేణ సూర్యాజ సమనమద్దివే సమనమద్యథా సూర్యో దివా చంద్రమసే సమనమన్నక్షత్రేభ్యః సమనమద్యథా చంద్రమా నక్షత్రైర్వరుణాయ సమనమద్భ్యః సమనమద్యథా వరుణాభ్య సాన్మే సమనమదృచే సమనమద్యథా సామర్చా బ్రహ్మణే సమనమక్షత్రాయ సమనమద్యథా బ్రహ్మక్షత్రేణరాజ్ఞే సమనమద్విషే సమనమద్యథా రాజా విశారథాయ సమనమదశ్రేభ్య సమనమద్యథా రథోశ్వే ప్రజాపతయే సమనమద్భూతేభ్య సమనమద్యథా ప్రజాపతిర్భూతయే సమనమదేవం మహ్యం భద్రా సన్నతయః సన్నమంతో యే దే పంథాన సవితః పూర్యాసో హేణవో విదతామంతరిక్షే తాభిర్నో అద్య పృథివిః సుగేభిః రక్షా చ నో అధి చ దేవ బ్రూహి నమోర్ణదే పృథివిక్షితే లోకస్పృతే లోకమస్మై యజమానాయ దేహి నమో వాయవేంతరిక్షక్షితే లోకస్పృతే లోకమస్మై యజమానాయ దేహి నమః సూర్యాయ వీక్షితే లోకస్పృతే లోకమస్మై యజమానాయ దేహి యో వా అశ్వస్య మేధ్యస్య శిరో వేదశేరుషణ్వాన్ మేధ్యో భవత్యుషా వా అశ్వస్య మేధ్యస్య శిరః సూర్యశ్చక్షుర్వాతః ప్రాణశ్చంద్రమాశ్రాత్రం దిశః పాదా అవాంతర దిశాః పరిషభోః రాత్రే నిమేషోర్ధమాసాః పర్వాణి మాసాః సంధానాః యుతవోంగాని సంవత్సర ఆత్మా రశ్మయః కేశా నక్షత్రాణి రూపం తారకా అస్థాని నభో మాగుంసాన్యోషధయో లోమాని వనస్పతయో బాలా అగ్నిర్ముఖం వైశ్వానరో విజాత్మకం సముద్ర ఉదరమంతరిక్షం పాయుర్ద్యా వా పృథివీ ఆండోగ్రాభాషేపస్సో మోరేతో యజ్జం జభ్యతే తద్విద్యోతతే యద్విధోనుతే తత్స్తనయతి యన్మేహతి తద్వరిషది వాగేవాస్య వాగహర్వా అశ్వస్య జాయమానస్య మహిమా పురస్తాజ్జాయతే రాత్రిరేణం మహిమా పశ్చాదను జాయత ఏతౌ వై మహిమా భావశ్వమభిదః సంబభూవతు హయో దేవానర్వాసురాన్ వాజేగంధర్వానశ్వో మనుష్యాన్ సముద్రో వా అశ్వస్య యోనిః సముద్రో బంధుః హరిః బ్రహ్మ ప్రాదిష్మతన్నో మాసీత్ ఓం శాంతి శాంతి శాంతిః యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా స్వస్తి ప్రజాభ్యః పరివారయం దాంగ్యాయేన మార్గేణ మహేమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు।